రక్తం పుస్తకం 12వ భాగం. ఇలియా ఇలియిచ్ మెట్నికో అనే రష్యన్ శాస్త్రవేత్త బ్యాక్టీరియాలని అధ్యయనం చేసేవాడు. ఇవి చాలా చిన్న ఏకకణ జీవాలు. ఇవి అమీబాల కన్నా ఎర్ర కణాల కన్నా కూడా చిన్నవి. 1860లలో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త లూయీ పాస్టర్ ఈ బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించి అక్కడ వర్ధిల్లి రకరకాల రోగాలకి కారణం అవుతాయని నిరూపించాడు. కానీ మన చుట్టూ ఎటు చూసినా గాలిలో, నీటిలో, మట్టిలో బ్యాక్టీరియాలు ఉంటాయి. మనకి దెబ్బ తగిలి చర్మం తెగిన ప్రతిసారి దానిలో నుంచి బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. మరి మనందరం ప్రతిరోజు ఏదో ఒక రోగం వాతన ఎందుకు పడటం లేదు? ఈ పరిస్థితిని మెక్నికో చాలా క్షుణ్ణంగా పరిశీలించాడు. దెబ్బ తగిలిన ప్రతిసారి ఆ దెబ్బ దగ్గరికి బోలెడన్ని తెల్ల కణాలని రక్తం మోసుకుపోతుంది. దెబ్బ తగిలిన ప్రాంతం వద్ద ఎంత రక్తం పోగవుతుందంటే ఆ ప్రాంతం అంతా ఎర్రగా కందిపోతుంది. నిండుగా పొంగిన రక్తనాళాలలో రక్తం చేసే ఒత్తిడి వల్ల నొప్పి కూడా కలుగుతుంది. పైగా దెబ్బ తగిలిన చోట నొప్పి పుట్టించే కొన్ని పదార్థాలు కూడా వెలువడతాయి. శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా వృద్ధి చెందటాన్ని ఇన్ఫెక్షన్ అంటారు. మామూలుగా అయితే తెల్ల కణాలు బ్యాక్టీరియాలని హతమార్చి ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా చూస్తాయి. శరీరం మీద జరిగే దాడికి మొట్టమొదటి ఆత్మ సంరక్షణ వ్యూహం తెల్ల కణాలు. ఏ క్షణానైనా శత్రువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే సిపాయిలు తెల్ల కణాలు. శరీరంలో బ్యాక్టీరియాలు ఎక్కడ చొరబడ్డా తెల్ల కణాలు తక్షణమే అక్కడ హాజరవుతాయి. ఇలా బ్యాక్టీరియాలను భక్షించే తెల్ల కణాలకి ఫాగోసైట్లు అని పేరు పెట్టాడు మెక్నికో. అంటే భక్షక కణాలు అని గ్రీకులో అర్థం. అలాగే శరీరంలో అవసరమైన అంశాలను కూడా ఈ తెల్ల కణాలు హరించి వేస్తాయి. పాతబడి ముదిరిపోయిన ఎర్ర కణాలని కొన్ని పెద్ద తెల్ల కణాలు హరిస్తాయి. తెల్ల కణాల మీద వైద్యంలో తదితర అంశాల మీద చేసిన కృషికి ఫలితంగా ఎహర్లిక్ మెక్నికోవులకి 1908లో నోబెల్ బహుమతి ఇచ్చారు. ఒక గాలిబుడక పేలిన, టైర్ పంచర్ అయినా లోపల ఉన్న గాలంతా బయటికి పోతుంది. అలాగే ఒక వేడి నీళ్ల సంచి పగిలితే లోపల ఉన్న వేడి నీళ్ళన్నీ బయటికి కారిపోతాయి. అలాగే శరీరానికి రంధ్రమైతే అందులో నుంచి రక్తం బయటికి స్రవిస్తుంది. కానీ అలా నిరవధికంగా జరగదు. గాయం మరీ పెద్దదైతే తప్ప కాసేపు అయ్యాక రక్తస్రావం ఆగిపోతుంది. రక్తం గడ్డకట్టుకుంటుంది. రక్తం గడ్డకట్టే ప్రక్రియ ఇలా జరుగుతుంది. రక్తంలో ఫైబ్రినోజెన్ అనే ప్రోటీన్ కలిసి ఉంటుంది. వేలు కోసుకుని రక్తం స్రవిస్తున్నప్పుడు ఆ రక్తానికి గాలితో సంపర్కం ఏర్పడుతుంది. ఆ సంపర్కం కారణంగా ఫైబ్రినోజెన్ అణువిన్యాసంలో చిన్న మార్పు జరుగుతుంది. ఆ మార్పు వల్ల ఫైబ్రినోజెన్ కాస్త ఫైబ్రిన్గా మారుతుంది. ఫైబ్రిన్ రక్తంలో కరగదు, సన్నటి దారాలుగా ఏర్పడుతుంది. ఆ దారాలలో ఎర్ర కణాలు చిక్కుకుంటాయి. ఫైబ్రిన్ దారాలలో ఉండలుగా చిక్కుకున్న ఎర్ర కణాలు ఎండిన పొరలా ఏర్పడి బయటికి స్రవిస్తున్న రక్తానికి అడ్డుపడతాయి. చర్మం తిరిగి ఏర్పడి గాయం నయమయ్యేంత వరకు ఎండిన పొర అలాగే ఉండిపోతుంది. కేవలం రక్తస్రావం జరిగినప్పుడే ఇలా ఎందుకు జరుగుతుందని, రక్తం గడ్డకట్టుకునే ప్రక్రియని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు ప్రశ్నించుకోసాగారు. మామూలుగా శరీరంలోని రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు అలా ఎందుకు జరగదు? అసలు రక్తం ఎలా గడ్డకట్టుకుంటుంది అన్న విషయంలో ఆల్ఫ్రెడ్ డోన్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త కొంత పురోగతి సాధించాడు. రక్తంలో తేలాడే ఒక కొత్త వస్తువు ఈ పెద్ద మనిషి కంటా పడింది.